రోబోలు పుస్తకం 11వ భాగం. అలాంటప్పుడు రోబోలు కేవలం ఫ్యాక్టరీలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కంప్యూటరీకృతమైన ప్రతి సాధనం ఒక విధమైన రోబోయే అనుకుంటే, ఇప్పటికే అలాంటి సాధనాలు ప్రతి చోట ఉన్నాయి. ఉదాహరణకి స్పేస్ షటిల్లో అంగాంగము కంప్యూటరీకృతమే, అవే లేకపోతే షటిల్ పనిచేయలేదు. ఎన్నో శాటిలైట్లు వ్యోమనౌకలు కూడా కంప్యూటరీకృతం అయినవే. ముందు అంతరిక్ష కేంద్రాలు నిర్మించడానికి, చంద్రుడి మీద గనులు తవ్వడానికి రోబోలను వాడతారేమో. వాహనాలు కూడా కంప్యూటరీకృతం అవుతున్నాయి, కాబట్టి అవి కూడా ఒక రకమైన రోబోలే. తరువాత ఈ మధ్య కొత్తగా ప్రదర్శన రోబోలు వస్తున్నాయి. అమెరికాలో ఇదో పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇవి మామూలుగా చిన్నగా సౌమ్యంగా కనిపిస్తాయి. తల, ముండెన్, చేతులు మొదలైనవి ఉంటాయి, కాబట్టి మానవాకారంలో ఉంటాయి. సజావుగా చక్రాల మీద కదులుతాయి, కొద్దిగా మాట్లాడతాయి కూడా. ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ చోచిపు బొమ్మలే. వాటిని కొనేవారు కూడా వాటి నుండి ఇంకేమీ ఆశించరు. రోబోలతో పరిచయం పెరగడానికి, వాటి పట్ల మనుషులకుండే బెరుకుదనం పోవటానికి ఇలాంటి రోబోలు పనికొస్తాయి. ఐ రోబో నవల నుండి స్ఫూర్తి పొందిన ఫ్రెడ్ హాబర్ అనే ఒక యువకుడు ఒక మంచి ప్రదర్శన రోబోని నిర్మించాడు. మరికొందరి సహాయంతో గోళాకారపు తలగల 3 అడుగుల రోబోని తయారు చేశాడు. దీనికి భుజాలు, మోచేతులు, మణికట్లు, చేతులు, వేళ్ళు మొదలైనవి ఉన్నాయి. చక్రాల మీద కదిలే లావుపాటి కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళ మీద అది ఏ దిశలో అయినా కదలగలదు. దానంతటా అది ఏమీ చెయ్యదు, అన్నీ రిమోట్తో నియంత్రించాలి. కాబట్టి అది నిజంగా రోబో కాదు. దానిని శాసించే ఆపరేటర్ స్వరం దాని స్వరంగా బయటికి వినిపిస్తుంది. ఫ్రెడ్ హాబర్ ఎన్నో సమావేశాలలో ఈ రోబోతో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చాడు. అసిమో గౌరవార్థం ఈ రోబోకి ఐజాక్ అని పేరు పెట్టాడు. ఐజాక్లు ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఇక్కడ ఉంది. ఇంటి రోబోకి మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది నిజమైన రోబో. ఇది ఇంట్లో ఒక పనివాడిగానో ఒక వంట మనిషిగానో పనిచేయగలదు. ఇంటికి వచ్చిన అతిథులకి మర్యాదలు చేయగలదు, వాళ్ళకి వండి వడ్డించగలదు, ఇల్లు తుడవగలదు, అడిగితే పక్క సర్దగలదు. ఎంగిల్బర్గర్ ఇలాంటి ఇంటి రోబోని తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే అలాంటి ప్రాథమిక సాధనం ఒకటి రూపొందించాడు. దీనికి కూడా ఐజాక్ అని పేరు పెట్టాడు. 5వ అంశం, రోబోలు మనుషులు. పారిశ్రామిక రోబోల ఉత్పత్తి విషయంలో పెద్ద ఎత్తున అమెరికా పురోగమించకపోవడానికి కారణం నిరుద్యోగ భయం. ఫ్యాక్టరీలన్నీ రోబోలతో నిండిపోతుంటే ఆ ఉద్యోగాలు చేసే మనుషులు ఏం కావాలి? అయితే ఈ సమస్య గురించి ఈ విధంగా ఆలోచించవచ్చు. 1970ల వరకు కూడా కేవలం మనుషులు మాత్రమే చేయగల ఎన్నో పనులు ఉండేవి. జంతువులకి అంత తెలివితేటలు ఉండవు. యంత్రాలు అప్పటికి అంత సంక్లిష్టం కావు. మనుషులు చేసే పనులలో కొన్ని ప్రమాదకరం కూడా. ఉదాహరణకి గనులలో పనిచేయటం, భవన నిర్మాణం, ప్రమాదకరమైన రసాయనాలతో, పేలుడు పదార్థాలతో పనిచేయటం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో పనిచేయటం మొదలైనవి. ఇలాంటి పనులు మనుషులు చేయనక్కర్లేకపోతే బాగుంటుంది. అలాగే కొన్ని ఉద్యోగాలలో మనుషులు అవసరమైన మరీ ఎక్కువ మంది అక్కర్లేదు. ఎంతోమంది మనుషులు రోజు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అరలలో వస్తువులు సర్దటం, నట్లు బిగించటం, ఒకే రకమైన ఉత్తరాలు టైప్ చేయటం, లేదా ఇక్కడ వస్తువులను అక్కడ పెట్టడం వంటివి. దీనిని జంతువులో యంత్రాల్లో చేయలేకపోవచ్చు, కానీ వాటిని చేయడానికి పెద్దగా తెలివితేటలు అక్కర్లేదు. కండల్ని ఎక్కువగా వాడకపోతే కొవ్వెక్కినట్లే, మనుషుల మెదడుకి కూడా పని లేకపోతే మొద్దుబారుతుంది.